ಸಂಜಾನೆ ತೋನೆ ತಾನೇನೇ ನಾನೋ ಅವ ತುಂಬಕ ತಾನೇ ಅಂಬಿ ಲಂಬಾನೋ ಸುಕುಮಾರಿ ಓ ಶೃಂಗಾರಿ ನಾಗಲಂಗಾರಿಣಿ ಓ ಸುಕುಮಾರಿ ಓ ಸುಕುಮಾರಿ ಓ ಶೃಂಗಾರಿ ಏ ಕುಮಾರಿಣಿ ಏ ಕುಮಾರಿ ಕುಮಾರಿ ನಾ ಪ್ರೇಮೆ ಬೆಂಕಿ ಮುಕ್ಕಿ ಪಕ್ಕ ಸಿಕ್ಕೆನೆ ಕುಮಾರಿ ನಾ ಗುಂಡೆ ಕುಪ್ಪಿ ರೊಪ್ಪಿ ಕೃಂಗು ಸುನ್ನದೆ ಕುಮಾರಿ ನಾ ಮಾಟಲ ಕಡಲಿ ಮಂಡಿ ಎಂಡೇನೆ ಕುಮಾರಿ ನಾ ಪ್ರೇಮೆ ಬೆಂಕಿ ಮುಕ್ಕಿ ಪಕ್ಕ ಸಿಕ್ಕೆನೆ ಕುಮಾರಿ ನಾ ಗುಂಡೆ ಕುಪ್ಪಿ ರೊಪ್ಪಿ ಕೃಂಗು ಸುನ್ನದೆ ಕುಮಾರಿ ಮಾಟಲ ಕಡಲಿ ಮಂಡಿ ಎಂದೇನೆ ನೀ ಓಡಿ ಪೋಯ ನಾನು ಕುಂಟನೆ ನಾ ಪ್ರೇಮನು ಕಾಸ್ತ ವಾಯ್ದ ವೇಸ್ತೀನಿ ರಘುಮಾರಿ ಸುಕುಮಾರಿ ನಾ ಮನಸೊಗ ವಿರಿಮಡಿ ವಿರುಲಲೋ ಗಲಜಡಿ ಕುಮಾರಿ ನಾ ಪ್ರೇಮೆ ಬೆಕ್ಕಿ ಮುಕ್ಕಿ ಪಕ್ಕ ಸಿಕ್ಕನೆ ಕುಮಾರಿ ನಾ ಗುಂಡೆ ಗುಪ್ಪಿ ರೊಪ್ಪಿ ಕೃಂಗು ಸುನ್ನದೆ ಕುಮಾರಿ ಮಾಟಲ ಕಡಲಿ ಮಂಡಿ ಎಂದೇನೆ ಬಲಪುನು ತೆಲಿಪೆ ಧೈರ್ಯ ಬಲವಾಡು ಅದಡೆ ಅದಡೆ ಓ ಕುಮಾರಿ నా ప్రేమ భక్కి ముక్కి భక్క సిక్కెన కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. విక్కి ముక్కి పక్క సిక్కిన కుమారా, నీ గుండె గుప్పి రొప్పి కురుంగు చున్నద కుమారా, నీ మాటల కడలి మండి ఎండేనా. నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే. రఘుమారి సుకుమారి నా మనసుగ విరిమడి విరులలో అలజని. జానే తోనే తానే నేనానో.